ఏప్రిల్ నెలలో పాపలు లేరురా కాంతి లేదురా ఈ ఊరు మోడురా ఒట్టి బీడురా బోరు బోరురా ఇక చాలయ్యా అరే పోవయ్యా జూన్ జూలైలో ముద్దా బంతులే విరిసెను విరిసెను తేనే తల్లులే గురిసెను గురిసెను పాల పొంగులే తెలిసెను తెలిసెను కన్నె చిలకలన్నీ మనకు విందులురా ఏప్రిల్ నెలలో పాపలు లేరురా కాంతి లేదురా ఈ ఊరు మోడురా ఒట్టి పీడురా బోరు బోరురా ఎక్కడ ఎక్కడ నీ ఎదురు చూసేనే లేత కన్నురే పోలీస్ కానిస్టేబుల్ కన్నె బగలకే గుటకలేసినే పొలం గట్టున దిష్టి బొమ్మలా బిగిసిపోయనే డ్రైవింగ్ హోటసు ఈ ఊరి బీచి తెల్లైపోయే చూడండి మల్లె పువ్వులే మాకే లేవని కలత పడితి నేనే ఇది న్యాయమా ఇంత ఘోరమా వెళ్ళ తీరునా ఏప్రిల్ వేలలో పాపలు లేరురా కాంతి లేరురా ఈ ఊరు మోడురా ఒట్టి బీడురా బోరు బోరురా సినిమాకెళ్ళితే టాక్సీ డ్రైవరు చొంగ కార్చుతూ మీటరేసెనే చిలిపి వేడుక చూచు వారిలో ఉలుకురేపెనే కన్నె పిల్లలే రోడ్డు దాటుతూ వెక్కిరించిరే చెల్లా మేరిసు కిన్నేరిసు రంగు రంగుల పూలవనం ఒంపు సొంపులు కులికే వేళ ఎదను పొంగే ఆనందం ఇక పాటలే ఈ పూతలే బలే జోరులే ఏప్రిల్ వేలలో పాపలు లేరురా కాంతి లేరురా ఈ ఊరు మోడురా ఒట్టి బీడురా బోరు బోరురా ఇక చాలయ్యా అరే పోవయ్యా జూన్ జూలైలో ముద్ద బంతులే విరిసెను విరిసెను తేనే చల్లులే కురిసెను కురిసెను పాల పొంగులే తెలిసెను తెలిసెను కన్నె చిలకలన్నీ మనకు విందులురా ఏప్రిల్ వేలలో పాపలు లేరురా కాంతి లేదురా ఈ ఊరు మోడురా ఒట్టి వీడురా బోరు బోరురా